ನನ್ನೆ ವಿಡಿ ಎಟೋ ವೆಳ್ಳಿ ನಾವೇ, ನಿನ್ನೆ ವಿಡಿ ಎಟು ವೆಳ್ಳಲೇನೆ, ನನ್ನೆ ವಿಡಿ ಎಟೋ ವೆಳ್ಳಿ ನಾವೇ, ನಿನ್ನೆ ವಿಡಿ ಎಟು ವೆಳ್ಳಲೇನೆ. ನೀರುಳೇನಿದೆ ಏರುಳೆದುಲೆ, ಶೋಕಂ ಲೇನಿದೆ ಪ್ರೇಮನೆದುಲೆ, ನನ್ನೆ ವಿಡಿ ಆ ನಿನ್ನೆ ವಿಡಿ ಆ ನನ್ನೆ ವಿಡಿ ಎಟೋ ವೆಳ್ಳಿ ನಾವೇ, ನಿನ್ನೆ ವಿಡಿ ಎಟು ವೆಳ್ಳಲೇನೆ. ఏ పచ్చదనములేదే నా ప్రాణవాయువేను వంట, నా ఊపిరల్లే నిండాలే నా ప్రేమ దీపమేను వంట, వెలుగల్లే ఉండిపోవే. అరే ఏం చేశానే ఘోరం నేరం, మరి నీకు నాకు ఏంటి దూరం, నువ్వంటే నాదే ఇంకో ఎటో వెళ్ళి నావే, నిన్నే వీడి ఎటు వెళ్ళలేనే, నన్నే వీడి ఎటో వెళ్ళి నావే, నిన్నే వీడి ఎటు వెళ్ళలేనే. జ్వాలలో నిలువెల్లా నే కాలి బూడిదయ్యానే, నువ్వేమి చేసిన ఎదలోన నా ప్రేమ కాలిపోదే. ఒక గంట నువ్వు నన్ను కాదంటే ఒక రోజు వేచి ఉంటానే, ఒక జన్మ నువ్వు నన్ను కాదంటే పది జన్మలెత్తుతానే. నా ప్రాణాన్నంతా గొంతే చేసి నా ప్రేమే నీకు చెప్పేస్తుంది, ప్రాణంకాల్లో కలిసేలోగా నీ ప్రేమే నాకు చెప్పేస్తావా. నన్నే వీడి ఎటో వెళ్ళినావే, నిన్నే వీడి ఎటు వెళ్ళలేనే. నీరు లేనిది ఏరు లేదులే, శోకం లేనిదే ప్రేమ లేదు.